అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఓ దుప్పటి కప్పుకుని పడుకునేవాడా, రాత్రివేళ నమాజులో నిలబడుతూ ఉండు, కాని కొంచెం సేపు మాత్రమే. రాత్రిలో సగభాగం లేదా దానిని కొంచెం తగ్గించుకో లేదా దానిని కొంచెం పొడిగించుకో. ఖురాను నెమ్మదిగా ఆగి ఆగి పఠించు. నేను నీపై ఒక గంభీరమైన వాణిని అవతరింపజేయబోతున్నాము. వాస్తవానికి రాత్రివేళ లేవటం మనస్సును అదుపులో ఉంచేందుకు ఎంతో ఉపయుక్తమైనది. ఖురాను శ్రద్ధగా పఠించేందుకు ఎంతో అనువైనది, ఎందుకంటే పగటివేళ నీకు చాలా పనులుంటాయి. నీ ప్రభువు నామాన్ని స్మరిస్తూ ఉండు. అన్నిటినీ వదలి పూర్తిగా ఆయనకే అంకితమైపో. ఆయన తూర్పు పడమరలకు స్వామి, ఆయన తప్ప మరొక దేవుడు లేడు, కనుక నీవు ఆయననే వకీలుగా చేసుకో. లోకులు కల్పించే మాటల పట్ల సహనం వహించి మంచితనంతో వారి నుండి వైదొలగిపో. సత్య తిరస్కారులైన ఈ సంపన్నుల సంగతి నాకు వదిలిపెట్టు, నేను చూసుకుంటాను. వీరిని కొంతకాలం ఇదే స్థితిలో ఉండనివ్వు. మా వద్ద వీరి కొరకు బరువైన సంకెళ్లు ఉన్నాయి, భగభగమండే అగ్ని, గొంతులో ఇరుక్కుపోయే ఆహారం, వ్యథాభరితమైన శిక్ష ఉన్నాయి. ఇదంతా భూమి పర్వతాలు కంపించే రోజున జరుగుతుంది. ఆ రోజున పర్వతాలు చెల్లాచెదరైపోయే ఇసుక తిప్పలు మాదిరిగా అయిపోతాయి. మేము ఫిరౌను వద్దకు ఒక ప్రవక్తను పంపిన విధంగా ఒక ప్రవక్తను మీకు సాక్షిగా నియమించి మీ వద్దకు పంపాము. చూడండి, ఫిరౌను ఆ ప్రవక్త మాటను వినకపోవడం వల్ల మేము అతన్ని చాలా తీవ్రంగా పట్టుకున్నాం. ఒకవేళ మీరు కూడా నమ్మటానికి నిరాకరిస్తే పిల్లలను వృద్ధులుగా చేసే ఆ రోజు నుండి ఎలా బయటపడగలరు? ఆనాటి తీవ్రత వల్ల ఆకాశం బ్రద్దలవుతుంది. అల్లాహ్ చేసిన వాగ్దానం నెరవేరి తీరాలి. ఇదొక ఉపదేశం. ఇక ఇష్టమైన వారు తమ ప్రభువు వైపునకు పోయే మార్గాన్ని అవలంబించవచ్చు. ఓ ప్రవక్త, నీవు ఒక్కొక్కప్పుడు దాదాపు 2/3 రాత్రి, మరొకప్పుడు సగం రాత్రి, ఇంకొకప్పుడు 1/3 రాత్రి ఆరాధనలో నిలబడి ఉంటావని, నీ సహచరులలో కూడా ఒక వర్గం ఇలాగే చేస్తుందని నీ ప్రభువుకు తెలుసు. అల్లాహ్ మాత్రమే రేయిండవళ్ల వేళలను గురించి లెక్క కట్టగలడు. నీవు వేళలను ఖచ్చితంగా లెక్కించలేవని ఆయనకు తెలుసు, కనుక ఆయన నీపై దయ చూపాడు. ఇప్పుడు నీవు ఖురాను సులభంగా పఠించగలిగినంత మేరకే పఠించు. ఆయనకు తెలుసు మీలో కొందరు వ్యాధిగ్రస్తులు ఉండవచ్చు, మరికొందరు అల్లాహ్ అనుగ్రహాన్ని అన్వేషిస్తూ ప్రయాణాలలో ఉండవచ్చు, ఇంకా కొందరు అల్లా మార్గంలో యుద్ధం చేస్తూ ఉండవచ్చు. కనుక మీరు ఖురాను సులభంగా పఠించగలిగినంత పఠించండి, నమాజును స్థాపించండి, జకాతు ఇవ్వండి, అల్లాకు మంచి అప్పులు ఇస్తూ ఉండండి. మీరు ఏ సత్కార్యాన్ని మీకోసం ముందుగా పంపించుకుంటారో దానిని మీరు అల్లా వద్ద చూసుకుంటారు. అదే చాలా శ్రేష్టమైనది, మరియు దాని ప్రతిఫలం చాలా పెద్దది. అల్లాను క్షమాభిక్ష కోసం అర్థిస్తూ ఉండండి. నిస్సందేహంగా అల్లాహ్ గొప్ప క్షమాశీలుడు కరుణామయుడూను.